214 హ్రీంకారావాల పల్లరి సం ధా హ్రీంకారావాలవల్లరి హ్రీంకారమంత్ర వాచక తానెరుపిత వాచ్య తానమక సంబంధాన చిన్న పరదేవతాస్వరూపత్వేన తదుపాసన విషయ ఫలదానే సమర్థ సతీ ఆలమాత్ర ప్రరోహాత్ వివి వివృద్ధన లహ్యా ఉపమీయత్రే తథా చ తత్సంబధితయా హ్రీంకారః జపాదిన ఆవాలకొన సర్వదా సంరక్షణీయ ఇతి తాత్పర్యార్థః పరినిష్పన్న ఇతి యావత్. ఓం హ్రీంకారావాలవల్లర్యే నమః. ఆం వి పరమేశ్వరి హ్రీంకార మంత్రము నందున్న వాచకత్వము చేత నిరూపింపబడిన వాచ్యలే నామక సంబంధ ముతో అనచ్ఛిన్నమైనది. కావున ఆ హ్రీంకారోపాసనము చేయువారికి ఆయా ఫలముల నసుగుటకు సామర్థ్యము కలదగుచు హ్రీంకారమను చెట్టు పాదులో మొలచుట వలన ప్రవృద్ధమైన లతతో ఉపమితమైనదని భానము. ఆ రీతిగా కాగా పరదేవతా సంబంధి అయిన హ్రీంకారము జపాదుల చేత ఆనాలము నలే సర్వదా సంరక్షణీయమను తాత్పర్యార్థము పరినిష్పన్నమైనదని నిశ్చయము.